కృష్ణయజుర్వేదే క్రమపాఠే పంచమకాండే చతుర్థ ప్రశ్న ప్రారంభ. దేవాసురా సంయత్తా, దేవాసురా అసురా సంయత్తా ఆసన్, సంయత్తా సంయక్షా ఆసన్ తేన నవి యజయంత అజయంత సహ సేతా ఏతా ఇంద్ర ఇంద్రస్తనో తనోరపశ్యత్ అపశ్యత్తా తా ఉప ఉపాధత్త అధత్త తాభిర్వై వై సహ స తనువం తనువమింద్రియం ఇంద్రియం వీర్యం వీర్యమాత్మన్ ఆత్మన్నధత్త అధత్తతో దేవా దేవా అభవన్ అభవన్ పరా పరాసురా అసురాయత్ ఇదింద్రతనో ఇంద్రతనోరుపదధాది ఇంద్రతనోరితి ఇంద్రాతనో ఉపదధాది తనువం ఉపదధాదీపదధాది తనువమే దేవతాభిరింద్రియం ఇంద్రియం వీర్యం వీర్యం యజమాన యజమాన ఆత్మన్ ఆత్మన్ ధత్తే ధత్తేథో అథో సేంద్రం అథో ఇత్యథో సేంద్రమే స్వేంద్రమితి సా ఇంద్రం ఏవాగ్ని అగ్నిగం సతనం సతనం చినుదే సతనమితి సాతనం చినుదే భవతి భవత్యాత్మనా ఆత్మనా పరా పరా అస్య భ్రాతృవ్య భ్రాతృవ్యో భవతి భవతి యజ్ఞ యజ్ఞో దేవేభ్య దేవేభ్యోప అపారక్రామద్ అక్రామత్తం తమవరుధం అవరుధం అవరుధమిత్యవరుధం నాశక్నువన్ అశక్నువంతే తదేతా ఏతా యజ్ఞతనో యజ్ఞతనోరపశ్యన్ యజ్ఞతనోరితి యజ్ఞాతనో అపశ్యంతా తా ఉప ఉపాదధత అదధత తాభిః తాభిర్వై వైతే ఏ యజ్ఞం యజ్ఞమవ అవారుంధత అరుంధత యత్ యజ్ఞతనో యజ్ఞతనోరుపదధాతి యజ్ఞతనోరితి యజ్ఞాతనో ఉపదధాతి యజ్ఞం ఉపదధాతీత్యుపదధాతి యజ్ఞమేవ ఏవతాభిః తాభిర్యజమాన యజమానో అవరుంధే రుంధే త్రయస్త్రిపుంశతం త్రయస్త్రిపుంశతముప త్రయస్త్రిపుంశతమిది త్రయ త్రిపుంశతం ఉపదధాతి దాది త్రయస్త్రిపుంశత్ త్రయస్త్రిపుంశద్వై త్రయస్త్రిపుంశతి త్రయ త్రిపుంశత్ ఏ దేవతా దేవతా దేవతా దేవతా ఏవ అవరుంధే రుంధేథో అథో సాత్మానం అథో ఇథో సాత్మానమే సాత్మానమితి సా ఆత్మానం ఏవాగ్ని అగ్నిగం సతను సతనం జినదే సతనమిది సాతనం శృణుతే సాత్మా సాత్మాష్మిన్ సాత్మేది సా ఆత్మా అమస్మిల్లోకే లోకే భవతి భవతి యేం వేద వేద జ్యోతిష్మతీ జ్యోతిష్మతీరుప ఉపదధాతి దాతి జ్యోతి జ్యోతిరేవ ఏవాస్మిన్ అస్మిన్ దాతి దాత్యేతాభి ఏతాభిర్వై వా అగ్ని అగ్నిశ్చిత చితోజ్వలతి జ్వలతి తాభి తాభిరేవ ఏవైనం ఏనగుంసం సవింధే ఇంధ ఉభయో ఉభయోరస్మై అస్మై లోకయో లోకయోర్జ్యోతి జ్యోతిర్భవతి భవతి నక్షత్రేష్టకా నక్షత్రేష్టకా ఉప నక్షత్రేష్టకా ఇది నక్షత్ర ఇష్టకా ఉపదధాతి దాత్యేతాని ఏతాని వై వై దివ దివోజ్యోతిగుంషి జ్యోతిగుంషితాని తాణ్యేవ ఏవా అవరుంధే రుంధే సుకృతాహం సుకృతాహం వై సుకృతమితి సుకృతాహం వా ఏతాని ఏతాని ద్యోదేగుంషి ద్యోదేగుంషి యత్ యమ్ నక్షత్రాణి నక్షత్రాణి తాని తాణ్యేవ ఏవాప్నోతి ఆప్నోత్యథో అథో అనూకాశం అథో ఇత్యథో అనూకాశమేవ అనూకాశమిత్యనూకాశం ఏవైతాని ఏతాని ద్యోదేగుంషి ద్యోదేగుంషి కృతే కృతే సువర్గస్ సువర్గస్ లోకస్ సువర్గస్ేతి సువహాగస్ లోకస్యానుఖ్యాత్యై అనుఖ్యాత్యై యత్ అనుఖ్యాత్యానోఖ్యాత్యై యత్ సర్గస్పృష్టా సర్గస్పృష్టా ఉపదధ్యాత్ సర్గస్పృష్టా ఇది సంస్పృష్టా ఉపదధ్యాద్దృష్ట్యై ఉపదధ్యాదిత్యుపదధ్యాత్ దృష్ట్యై లోకం లోకమపి అపి దధ్యాత్ దధ్యాదవర్షక అవర్షక పర్జన్య పర్జన్య సద్ సర్గస్పృష్టా అసర్గస్పృష్టా ఉప అసర్గస్పృష్టా ఇత్యసం సృష్టా ఉపదధాతి దాతి వృష్ట్యై వృష్ట్యా ఏవోకం లోకం కరోతి కరోతి వర్షుక వర్షుక పర్జన్య పర్జన్యో భవతి పురస్తాత్ పురస్తాదన్యా అన్యా ప్రతీచే ప్రతీచేరువ ఉపదాది పశ్చాద్ పశ్చాదన్యా అన్యా ప్రాచీ ప్రాచీస్తస్మాత్ తస్మాత్ ప్రాచీనాని ప్రాచీనాని ప్రతీచీనాని ప్రతీచీనాని నక్షత్రాణి నక్షత్రాణ్యా ఆవర్తంతే వర్తంత ఇది వర్తంతే ద్రవ్యా ఉప ఉపదాది దృదూనాం ధూనా కృత్యై కృత్యై ద్వంద్వం ద్వంద్వముప ద్వంద్వమిది ద్వంద్వం ఉపదాది దాది తస్మాత్ తస్మాద్వంద్వం ద్వంద్వమృతవ ద్వంద్వమిది ద్వంద్వం ధృతవోధృత అధృతేవ ఇవ వై వా ఏషా యత్ యన్మధ్యమా మధ్యమాచితిః చితిరంతరిక్షం అంతరిక్షమివ ఇవ వై వా ఏషా ద్వంద్వం ద్వంద్వమన్యాసు ద్వంద్వమిది ద్వంద్వం అన్యాసు చితేషు చితేషూప ఉపదాది దాతి చతస్రో మధ్యే మధ్యే ధృత్యై ధృత్యా అంతశ్లేషణం అంతశ్లేషణం వై అంతశ్లేషణమిత్యంతశ్లేషణం వా ఏతీనా ఎదుర్ద్రవ్యాద్రవ్యాద్రవ్యా ఉపదాది ఉపదాదితీనా ఉపదాదేద్రుపదాదితీనా విధృత్యై విధృత్యా అవకాం విధృత్యా విధృత్యై అవకామను అనూప ఉపదాది దాత్యేషా ఏషా వై అగ్నే అగ్నేర్యోని యోనిస్తయోని సయోనిమే సయోనిమితి సా యోని ఏవాగ్ని అగ్నించినదే చినుద ఉవాచ ఉవాచ విశ్వామిత్ర విశ్వామిత్రోదత్ విశ్వామిత్రి విశ్వామిత్ర అదదిత్ ఇత్స సబ్రహ్మణ బ్రహ్మణాన్న అన్వన్యస్ ఎస్ేతా ఉపధీయాంతై ఉపధీయాంతయ్య ఉపధీయాంతీయాంతై యవు ఉచ చైనా ఏనా ఏం ఏం వేదత్ వేదతి ఇది సంవత్సర సంవత్సరో వై సంవత్సర ఇది సంవత్సర వా ఏతం ఏతం ప్రతిష్టాయై ప్రతిష్టాయై మదతే ప్రతిష్టాయా ప్రతిష్టాయై మదతే యోగ్యం అగ్నిం చిత్వా చిత్వాన ప్రతిష్టతి ప్రతిష్టతి పంచ ప్రతిష్టతి ప్రతిష్టతి పంచపూర్వా పూర్వాశ్చితగ చితగవంతి భవంతిథ అథ షీం షీం చిరిం చిరిం చిరుదే చిరుతే షడ్ షడ్వై వా ఋతవ ఋతవ సంవత్సర సంవత్సర ఋతుషు సంవత్సర ఇది సంవత్సర ఋతుష్వేవ ఏ సంవత్సరే సంవత్సరే ప్రతి సంవత్సర ఇది సంవత్సరే ప్రతిష్టతి తిష్టేతా వై వా అధిపత్నీ అధిపత్నీర్నామ అధిపత్నీరిత్యధిపత్నీ నామేష్టకా ఇష్టకాయస్య ఏతా ఉపధీయంతే ఉపధీయంతేధిపతి ఉపధీయంతరిద్రుపాధీయంతే అధిపతిరేవ అధిపతిరిత్యధిపతి ఏ సమానానాం ఎన్ విష్యాత్ విష్యాత్తం తముపదధత్ ఉపదధ్యాయేత్ ఉపదధదిత్రిపాదధత్ ధ్యాయేదేతాభ్య ఏతాభ్యదేవ ఏవైనం ఏనం దేవతాభ్య దేవతాభ్య ఆపృష్టతి పృష్టతి తాజగ తాజగార్తిం ఆర్తిమా ఆర్చతి యచ్చత్యంగిరస అంగిరస సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకయంత యంత్రోయాజ్ఞ యజ్ఞ నిష్కృతి నిష్కృతిరాసీత్ నిష్కృతి ఆసీత్తాం తాం ఋషిభ్య ఋషిభ్య ప్రతి ఋషిభ్యషిభ్య ప్రత్యౌహన్ ఔహన్వత్ తద్ధిరణ్యం హిరణ్యమభవత్ అభవద్యత్రణ్యశుల్కై హిరణ్యశుల్కై ప్రోక్షతి హిరణ్యశుల్కైరి హిరణ్యశుల్కై ప్రోక్షతి యజ్ఞస్య ప్రోక్షతేది ప్రాముక్షతి యజ్ఞస్య నిష్కృత్యై నిష్కృత్యా అథో నిష్కృత్యా ఇది నిహేకృత్యై అథో భేషజం అథో ఇద్యథో భేషజమే ఏవాస్మై తస్మై కరోతి కరోత్యథో అథో రూపేణ అథో ఇద్యథో రూపేణైవ ఏవైనం ఏనగుంసం సమర్థయతి అర్థయత్యథో అథో హిరణ్యజ్యోతిష అథో ఇద్యథో హిరణ్యజ్యోతిషైవ హిరణ్యజ్యోతిషేది హిరణ్యజ్యోతిష ఏ సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకమేతి ఏది సాహస్రవత సాహస్రవత ప్ర సాహస్రవతేతి సాహస్రావత ప్రోక్షది ఉక్షది సాహస్ర సాహస్ర ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతే ప్రజాపతిరి ప్రజాపతి ప్రజాపతిరాప్యై ప్రజాపతిరి ప్రజాపతే ఆప్యా ఇమా ఇమామే మే అగ్నే అగ్నిష్టకా ఇష్టకా ధేనవ ధేనవ సంతు సంతతి ఇత్యాహ ఆహ ధేనూ ధేనూరేవ ఏనా ఏనాతే ఉరుదేతా ఏనం ఏనం కామదుఘా కామదుఘా అముత్ర కామదుఘా ఇది కామదుఘా అముత్ర అముష్మిన్ అముష్మిన్ లోకే లోక ఉప ఉపతిష్టంతే తిష్టంతరితి తిష్టంతే రుద్రో వై వా ఏషయత్ని అగ్ని సహ సరేతరి ఏతరి జాత జాతోరి ఎరి సర్వ సర్వచిత చిరస్సహ సయథావత్స వత్సో జాత జాతస్తనం స్తనం ప్రేప్సతి ప్రేప్సత్యేవం ప్రేప్సతేతి ప్రాయీప్సతి ఏవం వై వా ఏషేతరి ఏతరి భాగేయమ్ భాగేయమ్ ప్ర భాగేయమితి భాగాధేయమ్ ప్రేప్సతి ఈప్సతి తస్మై తస్మై యదాహుతి ఆహుతిర్న ఆహుతిమిహుతి నభుజాద్భుజాద్ధర్యం అధ్వర్యం చయజమానం యజమానం చధ్యాయేత్ ధ్యాయేచ్చతరుద్రీయం శతరుద్రీయం జుహోతి శతరుద్రీయమితి శతరుద్రీయం జుహోతి భాగభేదేన భాగభేదేనైవ భాగభేదేనేతి భాగాధేయేన ఏనం ఏనకం శమయతి శమయతి నార్తి ఆర్తిమా ఆర్చతి గచ్చత్యధ్వర్యు అధ్వర్యుర్న యజమాన యజమానోయత్ యద్గ్రామ్యానాం గ్రామ్యానాం పశూనాం పశూనాం పయసా జుభుజాద్భుజాద్గ్రామ్యాన్ గ్రామ్యాన్ పశూన్ పశూన్ఛుజా శుజార్పజేత్ అర్పజేద్యత్ యదారణ్యానాం ఆరణ్యానామారణ్యాన్ ఆరణ్యాన్ జర్తిలయ వాగ్వా జర్తిలయ వాగ్వా వా జర్తిలయ వాగ్వేది జర్తిలాయ వాగ్వా వా జుభుజాద్ జుభుజాద్గవేధుకయ వాగ్వా అవేధుకయ వాగ్వా వా అవేధుకయ వాగ్వేది గవేధుకాయ వాగ్వా వాన నగ్రామ్యాన్ గ్రామ్యాన్ పశూన్ పశూన్ హినస్తి హినస్తి నారణ్యాన్ ఆరణ్యానసో అథో ఖలు అథో ఇథో ఖల్వాహు ఆహురనాహుతి అనాహుచర్వై అనాహుతిరిత్యనాహుతి వై జర్తిలాహ జర్తిలాశ్చ జగవేధుకాహ అవేధుకాశ్చ చేతి ఇత్యజక్షీరేణ అజక్షీరేణ జుహోతి అజక్షీరేణేత్యజక్షీరేణ జుహోత్యాగ్నేయీ ఆగ్నేయీ వై వా ఏషా ఏషాయత్ యదజా అజాహుత్యా ఆహుత్యైవ ఆహుత్యేత్యాహుత్యా ఏవ జుహోతి జుహోతిన గ్రామ్యాన్ గ్రామ్యాన్ పశూన్ పశూన్ హినస్తి హినస్తిన నారణ్యాన్ ఆరణ్యానంగిరస అంగిరస సువర్గం సువర్గమలోకం సువర్గమితి సువహాగం లోకయంత ఎంతోజాయాం అజాయాం ఘర్మం ధర్మం ప్రాసించన్ అసించన్ సా శోచంతి శోచంతి వర్ణం వర్ణం వరా పరాజిహీత అజిహీత సహ సోర్క అర్కోభవత్ అభవత్ తదర్కస్ అర్కస్యార్కత్వం అర్కత్వమర్కపర్ణేన అర్కత్వమిత్యర్కత్వం అర్కపర్ణేన జుహోతి అర్కపర్ణేనేత్యర్కపర్ణేన జుహోతి సయోనిత్వాయ సయోనిత్వాయోదన్ సయోనిత్వాయేతి సయోనిత్వాయ ఉదం తిష్టన్ తిష్టన్ జుహోతి జుహోత్యేషా ఏషా వై వై రుద్రస్ రుద్రస్య దిగ్ దిక్స్వాయాహం స్వాయామేవ ఏ దిశి దిశి రుద్రం రుద్రం నిరవదయతే నిరవదయతే చరమాయాం నిరవదయత ఇతిని అవదయతే చరమాయామిష్టకాయాం ఇష్టకాయాం జుహోతి జుహోత్యంతత సంతత రుద్రం రుద్రం నిరవదయతే నిరవదయతే త్రేధా విభక్తం నిరవదయత ఇతిని అవదయతే త్రేధా విభక్తం జుహోతి త్రేధా విభక్తమితి త్రేధా విభక్తం జుహోతి త్రయ త్రయ ఇమే ఇమే లోకా లోకా ఇమాన్ ఇమానేవ ఏవ లోకాన్ లోకాన్ సమావద్వీర్యాన్ సమావద్వీర్యాన్ కరోతి సమావద్వీర్యానికి సమావద్వీర్యాన్ కరోతీయతి ఇయత్యగ్రే అగ్రే జుహోతి జుహోత్యథ అథేయతి ఇయత్యథ అథేయతి ఇయతి త్రయ త్రయ ఇమే ఇమే లోకా లోకా ఏభ్య ఏభ్యేవ ఏనం ఏనం లోకేభ్య లోకేభ్య శమయతి శమయతి తిస్ర తిస్ర ఉత్తరా ఉత్తరా ఆహుతీ ఉత్తరాయుజ్జుగరతరా ఆహుతీర్జుహోతి ఆహుతీరిత్యాహుతి జుహోతి షడ్ షట్సం సంపద్యంతే పద్యంతే షడ్ షడ్వై వా ఋతవ ఋతవ ఋతుభి ఋతుభిరేవ ఋతుభిర్జుతోభి ఏనం ఏనకం శమయతి శమయతి యదనుపరిక్రామం అనుపరిక్రామం జుభుజాత్ అనుపరిక్రామమిత్యనుపరిక్రామం జుభుజాదంతరవచారిణం అంతరవచారిణం రుద్రం అంతరవచారిణమిత్యంత అవచారిణం రుద్రం కుర్యాత్ కుర్యాదసో అసో ఖలు అసో విద్యసో ఖల్వాహు ఆహు కస్యాం వాహ అహ దిశి దిశి రుద్ర రుద్రః కస్యాం కస్యాం వా వేతి ఇత్యనుపరిక్రామం అనుపరిక్రామమేవ అనుపరిక్రామమిత్యనుపరిక్రామం ఏవ హోతవ్యం హోతవ్యమపరివర్గం అపరివర్గమేవ అపరివర్గమిపరివర్గం ఏవైనం ఏనగం శమయతి శమయత్యేత ఏతావై దేవత దేవత సువర్గ్యా సువర్గ్యా సువర్గ్యా ఇది సువహ్యా యా ఉత్తమా ఉత్తమాశ్చా ఉత్తమా ఇత్యుత్తమా యజమానం యజమానం వాచయతి వాచయతి తాభిరేవ ఏవైనం ఏనగం సువర్గం సువర్గం లోకం సువర్గమిది సుహాగం లోకం గమయతి గమయతియం ఎం దృశ్యాత్ దృశ్యాత్తస్య సంచరే సంచరే పశూనా సంచరయి సంచరే పశూనాన్ని న్యస్యేత్ అస్యేద్య ప్రథమ ప్రథమ పశు పశునభిష్టది అభిష్టది సహ అభిష్టదేత్యభిష్టది స ఆర్తి ఆర్తిమా ఆర్చది పృచ్చది పృచ్చది అశ్మన్నోర్జం ఊర్జమితి ఇది పరి పరిషించతి సించతి మార్జయతి మార్జయత్యేవ ఏవైనం ఏనమసో అథో తర్పయతి అథో విద్యథో తర్పయత్యేవ ఏవ సహ స ఏనం ఏనం తృప్త తృప్తోక్షధ్యన్ అక్షధ్యన్నశోచన్ అశోచన్నమస్మిన్ అమస్మిల్లోకే లోక ఉప ఉపతిష్టదే తిష్టదే ద్రవ్యతి ద్రవ్యతి ప్రజయా ప్రజయా పశుభి పశుభి ప్రాజయా పశుభిర్య పశుభిరది పశుభిం ఏం వేద వేదతాం తాన్న నైషం ఇషమోర్జం ఊర్జం ధత్త ధత్తమరుద మరుద సగుండరాణా సగుండరాణా ఇది సగుండరాణా ఇది సంరాణా ఇత్యాహ ఆహాన్నం అన్నం వై వా ఊర్క్ ఊర్గన్నం అన్నం మరుద మరుదోన్నం అన్నమేవ ఏవావ అవరుంధే రుంధేష్మన్ అశ్మగ్రస్తే హే క్షుద్ క్షుదము అముందే హే శుక్ శుగృచ్చదు పృచ్చదుయం యన్ విష్మ విష్మైతి ఇత్యాహ ఆహయం యమేవ ఏవద్వేష్టి ద్వేష్టివం తమస్య అస్య క్షుధా క్షుధా చశుచా శుచా చార్పయతి అర్పయతి త్రిః పరిషించన్ పరిషించన్ పరి పరిషించన్నితి పరిషించన్ పర్యేతి ఏది త్రివృద్ త్రివృద్వై ద్రివృది త్రివృద్ వా అగ్ని అగ్నిర్యావాన్ యావానేవ ఏవాగ్ని అగ్నిస్తస్య తస్య శుచం శుచకం శమయతి శమయతి త్రిః త్రిః పునః పునః పరి పర్యేతి ఏది షడ్ షట్సం సంపద్యంతే పద్యంతే షడ్ షడ్వై వా ఋతవ ఋతవ ఋతుభిః ఋతుభిరేవ ఋతుభిరిత్రుతోభిః ఏవాస్య అస్య శుచం శుచకం శమయతి శమయత్రిమాం అపాం వై వా ఏతత్ ఏతత్ పుష్పం పుష్పం యత్ యద్వేతసః వేతసోపాం అపాగం శర శరోపకా అపకా వేతస శాఖయా వేతస శాఖయా చ వేతస శాఖలేతి వేతస శాఖయా చావకాభి అవకాభిశ్చ కవి వికరసతి కరుషస్యాప ఆపో వై వై శాంతా శాంతా శాంతాభిః శాంతాభిరేవ ఏవాస్య అస్య శుకం శుతృం శమయతి శమయతి యః యో వై వా అగ్నిం అగ్నిం చితం చితం ప్రథమ ప్రథమ పశు పశురధిక్రామతి అధిక్రామతీశ్వర అధిక్రామతేక్రామతి ఈశ్వరో వై వై తమ్ తగుం శుచా శుచా ప్రదహ ప్రదహో మండూకేన ప్రదహ ఇది ప్రాదహ మండూకేన వికర్షతి కరుషత్యేష వై వై పశూనా పశూనామనుపజీవనీయ అనుపజీవనీయో ననుపజీవనీయ ఇత్యనుపజీవనీయ న వై ద్వా ఏష గ్రామ్యేషు గ్రామ్యేషు పశుషు పశుషు హిత హితో నారణ్యేషు ఆరణ్యేషుతం తమేవ ఏ శుచా శుచార్పయతి అర్పయత్యష్టాభి అష్టాభిర్వి వికర్షతి కరుషత్యష్టాక్షరా అష్టాక్షరా గాయత్రీ అష్టాక్షరేత్యష్టాక్షరా గాయత్రే గాయత్ర గాయత్రో అగ్ని అగ్నిర్యావాన్ యావానేవ ఏవాగ్ని అగ్నిస్తస్య తస్య శుచం శుచకం శమయతి శమయతి పావకవదేభిః పావకవదేభిరన్నం పావకవదేభిరితి పావకవదేభిః అన్నం వై వై పావక పావకోన్నేన అన్నేనైవ ఏవాస్య అస్య శుచం శుచకం శమయతి శమయతి మృత్యుః మృత్యుర్వై వా ఏష ఏష యదగ్నిః అగ్నిర్బ్రహ్మణ బ్రహ్మణేతద్రూపం రూపం యత్కృష్ణార్జునం కృష్ణార్జునం కార్ష్ణై కృష్ణార్జునమితి కృష్ణార్జునం కార్ష్ణీ ఉపానహౌ కార్ష్ణీ కార్ష్ణై ఉపానహ ఉప ఉపమంచదే ముంచదే బ్రహ్మణ బ్రహ్మణ ఇవ ఏ మృత్యో మృత్యోరంత అంతర్ధత్తే ధత్తేంద అంతర్మృత్యో మృత్యోర్ధత్తే ధత్తేంద అంతరన్నాద్యాద్ అన్నాద్యాది అన్నాద్యాదిత్యన్నాద్యాద్ ఇత్యాహో ఆవరణ్యా అన్యాముపముంచతే ఉపముంచతేన్యా ఉపముంచతేపముంచతే అన్యాన్న నాంత అంతరేవ ఏ మృత్యో మృత్యోర్ధత్తే ధత్తే అవాన్నాద్యం అన్నాద్యముమరంధే అన్నాద్యమిన్నాద్యం రంధే నమ నమస్తే హే హరసే హరసే శ్రోతిషే శ్రోతిషయి ఇత్యాహ ఆహ నమస్కృత్య నమస్కృత్యి నమస్కృత్యేది నమకృత్య ఇవసీయాగుంసం అసీయాగుంసముపచరంది ఉపచరంత్యన్యం ఉపచరంతేపాచరంది అన్యం దే తే అస్మద్ అస్మత్తపంతు తపంతు హేదయ హేదయి ఇత్యాహ ఆహయం యమేవ ఏద్వేష్ి ద్వేషిదం తమస్య అస్య శుచా శుచార్పయతి అర్పయతి పావక పావకో అస్మభ్యం అస్మభ్యగం శివ అస్మభ్యమిస్మాభ్యం శివోభవ భవేది ఇత్యాహ ఆహాన్నం అన్నం వై వై పావక పావకోన్నం అన్నమేవ ఏవ అవరుంధే రుంధే ద్వాభ్యాం ద్వాభ్యామధి అధిక్రామది క్రామది ప్రదిశ్యత్యై ప్రదిశ్యత్యా అవశ్యవదీభ్యాం ప్రదిశ్యత్యా ఇది ప్రదేశ్యత్యై అవశ్యవదీభ్యాఘం శాంతై అవశ్యవదీభ్యామిత్యవశ్యావదీభ్యాం శాంత్యా ఇది శాంతై దృషదేవద్ దృషదగతి నృషదే వరితి ఇది వ్యాఘారయతి వ్యాఘారయతి పంక్యా వ్యాఘారయతీతి ఆఘారయతి పంక్యాహుత్యా ఆహుత్యాయజ్ఞముఖం ఆహుత్యేత్యాహుత్యా యజ్ఞముఖమా యజ్ఞముఖమిది యజ్ఞాముఖం ఆరభతే లభతే క్షయా అక్షయా వ్యాఘారయతి వ్యాఘారయతి తస్మాత్ వ్యాఘారయతీతి ఆఘారయతి తస్మాదక్షయా అక్షయా పశవ పశవాంగాని అంగాని ప్రహరంతి హరంతి ప్రతిష్ఠత్యై ప్రతిష్ఠత్యై యత్ ప్రతిష్ఠత్యా ఇది ప్రతిష్ఠత్యై యద్వశకుర్యాద్ వశకుర్యాద్యాతయామా వశకుర్యాదిది వశకుర్యాద్ జాతయామాస్య జాతయామేతి జాతయామా అస్య వషట్కార షట్కార సద్ వషట్కార ఇది వషట్కార సద్న్న నవషకుర్యాద్ వషకుర్యాద్రక్షాగుంసి వషకుర్యాదిది వషట్కుర్యాద్ రక్షాగుంసి యజ్ఞం యజ్ఞం హన్యుః హన్యుర్వట్ వరిది ఇత్యాహ ఆహ పరోక్షం పరోక్షమేవ పరోక్షమితి పరహాక్షం ఏవషద్ వషత్కరోతి కరోతి నాస్య అస్య జాతయామా జాతయామా వషట్కార జాతయామేతి జాతయామా వషట్కారో భవతి వషట్కార ఇది వషట్కార భవతి నయజ్ఞం యజ్ఞం రక్షాకుంసి యక్షాకుంసి ఘంది హంది హుతాద హుతాదో వై హుతాద ఇది హుతాద వా అన్యే అన్యే దేవా దేవా అహుతాద అహుతాదోన్యే అహుతాదైత్యహుతాద అన్యేతాన్ తానగ్నిషిద్ అగ్నిషిరేవ అగ్నిషిరిత్యగ్నిషిద్ ఏవోభయాన్ ఉభయాన్ ప్రేణాది ప్రేణాదియే ఏ దేవా దేవా దేవానాం దేవానామిది ఇది దద్ధా దద్ధా మధుమిశ్రేణ మధుమిశ్రేణావ మధుమిశ్రేణేతి మధుమిశ్రేణ అవోక్షతి ఉక్షతి హుతాద హుతాదశ్చ హుతాదగిటి హుతాద సైవ ఏ దేవాన్ దేవాన హుతాద అహుతాదశ్చ అహుతాదిత్యహుతాద చ యజమాన యజమాన ప్రీణాది ప్రీణాది తే యజమానం యజమానం ప్రీణంది ప్రీణంది దద్ధా దద్ధైవ ఏ హుతాద హుతాద ప్రీణాది హుతాదైతి హుతాద ప్రీణాది మధుషా మధుషా హుతాద అహుతాదో గ్రామ్యం అహుతాదిత్యహుతాద గ్రామ్యం వై వా ఏతద్ ఏతదన్నం అన్నం యత్ యద్ది అధ్యారణ్యం ఆరణ్యం మధు మధుయద్ధా దధ్నామధుమిశ్రేణ మధుమిశ్రేణావోక్షది మధుమిశ్రేణేతి మధుమిశ్రేణ అవోక్షత్యుభయస్ అవోక్షరీత్యవోక్షరి ఉభయస్యావరుద్ధ్యై అవరుద్ధ్యై భ్రుముష్టినా అవరుద్ధ్యా ఇత్యవరుద్ధ్యై భ్రుముష్టినామ అవోక్షరి ఉక్షరి ప్రాజాపత్య ప్రాజాపత్యో వై ప్రాజాపత్యేది ప్రాజాపత్య వై భ్రుముష్టే భ్రుముష్టి సయోనిత్వాయ సయోనిత్వాయ ద్వాభ్యాం సయోనిత్వాయేది సయోనిత్వాయ ద్వాభ్యాం ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అనుపరిచారం ప్రతిష్ఠిత్యా ప్రదేశ్యత్యై అనుపరిచారమవ అనుపరిచారమిత్యనుపరిచారం అవోవక్షతి వృక్షపరివర్గం అపరివర్గమే అపరివర్గమిపరివర్గం ఏనాన్ ఏనాధి రేణాదివి దివై వా ఏష ప్రాణై ప్రాణై ప్రజయా ప్రాణైరి ప్రాణై ప్రజయా పశుభి పశువేది ప్రాజయ పశుభిర్లుభ్యతే పశుభిరది పశుభి లుభ్యతేజ యోగ్నిం అగ్నిం శిణ్వన్ శిణ్వన్నధిక్రామతి అధిక్రామతి ప్రాణదా అధిక్రామతేభ్యధిక్రామతి ప్రాణదా అపానదా ప్రాణదా ఇది ప్రాణాదా అపానదా ఇది అపానదా ఇవానాదా ఇత్యాహ ఆహ ప్రాణాన్ ప్రాణానేవ ప్రాణానిది ప్రాణాన్ ఏవాత్మన్ ఆత్మన్ సత్యే సత్తే వర్చోదా వర్చోదా పరిబోదా వర్చోదా ఇది వర్చహాదా పరిబోదా ఇది పరిబోదా ఇది పరివహాదా ఇత్యాహ ఆహ ప్రజా ప్రజా వై ప్రజేతి ప్రాజా పరివర్చ వర్చ పశవ పశవో పరివ పరివ ప్రజా ప్రజామేవ ప్రజామిది ప్రాజా ఏ పశూన్ పశూనాత్మన్ ఆత్మం ధత్తే ధత్త ఇంద్ర ఇంద్రవృత్రం వృత్రమహన్ అహంతం తమ్ వృత్ర వృత్రో హత హత షోడశభి షోడశభిర్భోగై షోడశభిరితి షోడశాభి భోగైరసినాద్ అసినాథ స ఏతాం ఏతామగ్నయే అగ్నయేనీకవతే అనేకవత ఆహుతిం అనేకవత ఇత్యనేకావతే ఆహుతిమపశ్యత్ ఆహుతిమిద్యాహుతి అపశ్యత్తాం తామజుహోద్ అజుహోత్తస్య తస్యాగ్ని అగ్నిరనీకవాన్ అనేకవాన్ సేన అనేకవానిత్యనేకావాన్ సేన భాగధేయేన భాగధేయేన ప్రీత భాగధేయేనేతి భాగధేయేన ప్రీత షోడశ షోడశ వృత్రస్య షోడశేతి షోడశాధ వృత్రస్య భోగాన్ భోగానపి అప్యదహత్ అర్హద్వైశ్వకర్మణేన వైశ్వకర్మణేన వాప్మన వైశ్వకర్మణేనేది వైశ్వకర్మణేన ఆత్మనోని ఇదముచ్యత అముచ్యత యద్నయే అగ్నయనీకవతే అనేకవత ఆహుతి అనేకవత ఇత్యనీకావతే ఆహుతి జుహోతి ఆహుతిమిహుతి జుహోత్యగ్ని అగ్నిరేవ ఏవాస్ అస్యానేకవాన్ అనేకవాన్ సేన అనేకవానిత్యనేకావాన్ సేన భాగధేయేన భాగధేయేన ప్రీత భాగేనేది భాగేన ప్రీత పాప్మానం పాప్మానమి అపి దహతి దహతి వైశ్వకర్మణేన వైశ్వకర్మణేన పాప్మన వైశ్వకర్మణేనేతి వైశ్వకర్మణేన పాప్మనోని నిర్ముచ్యతే ముచ్యతేజం కామయేత కామయేత చిరం చిరం పాప్మన పాప్మనోని నిర్ముచ్యేత ముచ్యేతేతి ఇత్యేకైకం ఏకైకం తస్య ఏకైకమిత్యేకం ఏకం తస్య జుహుయాత్ జుహుయాచ్చిరం చిరమేవ ఏవ పాప్మన పాప్మనోని నిర్ముచ్యతే ముచ్యతేజం కామయేత కామయేత తాజక్ తాజక్ పాప్మన పాప్మనోని నిర్ముచ్యేత ముచ్యేతేతి ఇది సర్వాణి సర్వాణి తస్య తస్యానుదృత్య అనుదృత్య జుహుయాద్ అనుదృత్యేభ్యనుదృత్య జుహుయాత్ తాజక్ తాజగేవ ఏవ పాప్మన పాప్మనోని నిర్ముచ్యతే ముచ్యతే అథో ఖలు అథో ఇత్యథో ఖలు నానా నానీవ ఏ సూక్తాభ్యాం సూక్తాభ్యాం జుహోతి సూక్తాభ్యామిది సూక్తాభ్యాం జుహోతి నానా నానైవ ఏ సూక్తయో సూక్తయోర్వీర్యం సూక్తయోరిజి సూక్తయో వీర్యం దాది దాత్సో అసో ప్రతిష్ట అసో ఇత్యసో ప్రతిష్టత్యాది ప్రతిష్టి తదేనం ఏనముత్తరా ఉత్తరాన్నయ ఉత్తరామిరా నయేతి ఇది సమిధ సమిధ సమిధ ఇది సాం ఇధ ఆదాది దాది యథాజనం జనం ఘటే ఘటే వసం అవసం కరోతి కరోతి తాదృగ్ తాదృగేవ ఏవ్యస్రస్ర ఆదాది దాది త్రివృద్ త్రివృద్వై త్రివృతి త్రివృద్ వా అగ్ని అగ్నిర్యావాన్ యావానేవ ఏవాగ్ని అగ్నిస్తస్మై తస్మై భాగధేయం భాగధేయం కరోతి భాగధేయమిది భాగధేయం కరోత్యౌదుంబరీ ఔదుంబరీర్భవంతి భవంత్యోర్గ్ ఊర్ధ్వై వా ఉదుంబర ఉదుంబర ఊర్జం ఊర్జమే ఏవాస్మై అస్మాపి అభిదాతి దాత్యుత్ ఉదు ఉత్వా విశ్వే విశ్వే దేవా దేవా ఇత్యాహ ఆహ ప్రాణా ప్రాణా వై ప్రాణా ఇది ప్రాణా వై విశ్వే విశ్వే దేవా దేవా ప్రాణై ప్రాణైరేవ ప్రాణైరి ప్రాణై ఏనం ఏనముద్ ఉద్యచ్చదే యచ్చదేగ్నే అగ్నే భరంతు భరంతు శక్తిభి శక్తిభిరితి శక్తిభిరితి శక్తిభి ఆహయస్మై యస్మా ఏైనం ఏనం చిత్తాయ చిత్తాయ ఉద్యచ్చతే ఉద్యచ్చతే తేన ఉద్యచ్చతయచ్చతే తేనైవ ఏైనం ఏన పుంసం సమర్థయతి అర్థయతి పంచ పంచదిశ దిశో దైవీ దైవీర్యజ్ఞం యజ్ఞమవందు వందు దేవీ దేవీరి ఇహ ఆహ దిశ దిశో హి ఏషోను అను ప్రక్ష్యపతే ప్రక్ష్యపతేప ప్రక్ష్యపత ఇది ప్రాక్ష్యపతే అపామతిం అమతిం దుర్మతిం దుర్మతిం బాధమానా దుర్మతిమితి దుహోమతిం బాధమానా ఇహ ఆహ రక్షతాం రక్షతామపహత్యై అపహత్యై రాయ అపహత్యాపహత్యై రాయస్పోషే పోషే యజ్ఞపతి యజ్ఞపతిమాభజంతీ యజ్ఞపతిమితి యజ్ఞాపతి ఆభజంతీరి ఆభజంతీరిత్యాభజంతీ ఇత్యాహ ఆహ పశవ పశవో వై వై రాజ రాజస్పోష పోష పశూన్ పశూనేవ ఏవ అవరుంధే రుంధే షడ్భే షడ్భిర్హరది షడ్భిరది షడ్భి హరది షడ్ షడ్వై వా ఋతవ ఋతవ ఋతుభి ఋతుభిరేవ ఋతుభిరిచ్యుతుభి ఏైనం ఏనగం హరతి హరది ద్వే ద్వే పరిగృహ్యవతీ ద్వే ఇది ద్వే పరిగృహ్యవతీ భవత పరిగృహ్యవతీ ఇది పరిగృహ్యావతీ భవతో రక్షతాం రక్షతామపహత్యై అపహత్యై సూర్యరశ్మి అపహత్యా ఇత్యపాహత్యై సూర్యరశ్మిర్హరికేశ సూర్యరశ్మిరి సూర్యరశ్మి హరికేశ పురస్తాత్ హరికేశైతి హరికేశ పురస్తాది ఇత్యాహ ఆహ ప్రసవోత్యై ప్రసవోత్యై తత ప్రసవోత్యా ఇది ప్రాసవోత్యై తత పావకార పావకా ఆశిష ఆశిషో న ఆశిష ఇత్యాశిష నోజుషంతాం జుషంతమితి ఇత్యాహ ఆహాన్నం అన్నం వై వై పావక పావకాన్నం అన్నమే ఏవ అవరుంధే రుంధే దేవాసురా దేవాసురా సంయత్తా దేవాసురా ఇది దేవాసురా సంయత్తా ఆసన్ సంయత్తా ఇది సంయత్తా ఆసంతే హే దేవా దేవా ఏతద ప్రజరథం అప్రజరథమపశ్యన్ అప్రజరథమిత్యప్రదీరథం అపశ్యంతేన తేన వై వైతే తే ప్రతి అప్రత్యసురాన్ అసురానజయన్ అజయంత తదప్రజరథస్య అప్రజరథస్యాప్రజరథత్వం అప్రజరథస్యేత్యప్రతిరథస్య అప్రజరథత్వం యద్ అప్రజరథత్వమిత్యప్రతిరథత్వం యదప్రజరథం అప్రజరథం ద్వితీయ అప్రజరథమిత్యప్రతిరథం ద్వితీయో హోత హోత అన్వాహ అన్వాహ అప్రతి అన్వాహేత్యనో ఆహ అప్రత్యేవ ఏవతేన తేన యజమాన యజమానో భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాంజయతి జయత్యథో అథో అనభిజితం అథో ఇత్యథో అనభిజితమేవ అనభిజితమిత్యనభిజితం ఏవాభి అభిజయతి ఏది దశర్చం దశర్చం భవతి దశర్చమితి దశారజం భవతి దశాక్షర దశాక్షరా విరాజ దశాక్షరే దశ అక్షర విరాట్ విరాజా విరాజి వీరాజ్ విరాజేమౌ విరాజేతి వీరాజా ఇమౌ లోకౌ లోకౌ విభృతౌ విధృతమనయో విధృతమితి విధృతౌ అనయోర్లోకయో లోకయోర్విధృత్యై విధృత్యా అథో విధృత్యా ఇది విధృత్యై అథో దశాక్షర అథో ఇత్యథో దశాక్షర విరాట్ దశాక్షరేతి దశాక్షర విరాడన్నం విరాజ వీరాజ్ అన్నం విరాజ్ విరాట్ విరాజి విరాజి వీరాజ్ విరాజ్యేవ విరాజీతి వీరాజి ఏవాన్నాద్యే అన్నాద్యే ప్రతి అన్నాద్యైత్యన్నాద్యే ప్రతిష్టలి తిష్టాత్యసత్ అసదివ ఇవ వై వా అంతరిక్షం అంతరిక్షమంతరిక్షం అంతరిక్షమివ ఇవాగ్నీధ్రం ఆగ్నీధ్రమాగ్నీధ్రే ఆగ్నీధ్రమిత్యాగ్నీధ్రం ఆగ్నీధ్రేష్మానం ఆగ్నేధ్రైత్యాగ్నేధ్రే అశ్మానన్ని నిదధాది దాది సత్వాయ సత్వాయ ద్వాభ్యాం సత్వాయేతి సదత్వాయ ద్వాభ్యాం ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై విమాన ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై విమాన ఏష విమాన ఇది విమాన ఏష దివ దివో మధ్యే మధ్య ఆస్తే ఆస్తరి ఇత్యాహ ఆహవి ద్వేవ ఏవైతయా ఏతయా మిమీతే మిమీతే మధ్యే మధ్యే దివ దివో నిహిత నిహిత పృష్మి నిహితరి నిహిత పృష్మిరస్మా అస్మేతి ఇత్యాహ ఆహాన్నం అన్నం వై వై పృష్ణి పృష్ణ్యన్నం అన్నమేవ ఏవ అవరుంధే రుంధే చతసృభిః చతసృభిరా చతసృభిరితి చతసృభిః ఆవృచ్ఛాత్ పృచ్ఛాదేతి ఏది చత్వారి చత్వారి ఛందాగుంసి ఛందాగుంసి ఛందోభిః ఛందోభిరే ఛందోభిర్షందేంద్రం ఇంద్రం విశ్వాహ విశ్వా అవీవృథన్ అవీవృథన్నిది ఇత్యాహ ఆహ వృద్ధిం వృద్ధిమేవ ఏవోపావర్తతే ఉపావర్తతే వాజానాం ఉపావర్తతేత్యుపా ఆవర్తతే వాజానాం సత్పదిం సత్పదిం పదిం సత్పదిమిది సదపతిం పదిమిది ఇత్యాహ ఆహాన్నం అన్నం వై వై వాజ వాజోన్నం అన్నమేవ ఏవావ అవరుంధే రుంధే సుమ్నహో సుమ్నహోర్యజ్ఞ సుమ్నహోర్జి సుమ్నహో యజ్ఞో దేవాన్ దేవాక్షత్ రక్షతి ఇత్యాహ ఆహ ప్రజా ప్రజా వై ప్రజేది ప్రజా వై పశవ పశవ సుమ్నం సుమ్నం ప్రజా ప్రజామే ప్రజామిది ప్రజా ఏ పశూన్ పశూనాత్మన్ ఆత్మన్ ధత్తే ధత్తే రక్షత్ రక్షదగ్ని అగ్నిర్దేవ దేవో దేవాన్ దేవాగుం ఆచరవక్షత్ వక్షతి ఇత్యాహ ఆహ సగాకృత్యై సగాకృత్యై వాజస్ సగాకృత్యాయుగాకృత్యై వాజస్ మా ప్రసవేన ప్రసవేనో అగ్రాభేణ ప్రసవేనేది ప్రసవేన ఉద్గ్రాభేణోర్ ఉద్గ్రాభేణేత్యుగ్రాభేణ ఉదగ్రభీద్ అగ్రభీదిది ఇత్యాహ ఆహాసౌ అసౌ వై వా ఆదిత్య ఆదిత్య ఉద్యన్ ఉద్యన్నుగ్రాభ ఉద్యన్నిత్యుదయన్ ఉద్గ్రాభ ఏష ఉద్గ్రాభ ఇత్యుదగ్రాభ ఏష నిమ్రోచన్ నిమ్రోచన్ నిగ్రాభ నిమ్రోచన్నిది నిమ్రోచన్ నిగ్రాభో బ్రహ్మణ నిగ్రాభ ఇది నిగ్రాభ బ్రహ్మణైవ ఏవాత్మానం ఆత్మానముద్గృహ్ణాది ఉద్గృహ్ణాది బ్రహ్మణ ఉద్గృహ్ణాదీతృహ్ణాది బ్రహ్మణ భ్రాతృవ్యం భ్రాతృవ్యన్ని నిగృహ్ణాది గృహ్ణాదీతి గృహ్ణాది ప్రాచీమను ప్రదిశం ప్రదిశం ప్రదిశమిది ప్రాదిశం రేహి ఇది విద్వాన్ విద్వానితి ఇత్యాహ ఆహ దేవలోకం దేవలోకమేవ దేవలోకమితి దేవలోకం దేవైతయా ఏతజోపావర్తతే ఉపావర్తతే క్రమధ్వం ఉపావర్తతే విద్యుపా ఆవర్తతే క్రమధ్వమగ్నినా అగ్నినాకం నాకమితి ఇత్యాహ ఆహేమాన్ ఇమానేవ ఏవైతయా ఏతయా లోకాన్ లోకాన్ క్రమదే క్రమదే పృథివ్యా పృథివ్యా అహం అహమద్ ఉదంతరిక్షం అంతరిక్షమా ఆరుహం అరుహమిది ఇత్యాహ ఆహేమాన్ ఇమానేవ ఏవైతయా ఏతయా లోకాన్ లోకాన్ సమారోహతి సమారోహతి శువ సమారోహతీతి సమ్ ఆరోహతి సువర్యంత యంతో నాప అపేక్షందే ఈక్షంద ఇత్యాహ ఆహ సువర్గం సువర్గమే సువర్గమితి సువహాగం ఏవైతయా ఏతయా లోకం లోకమేది ఏత్యగ్నే అగ్నే ప్రేహి ఇహి ప్రథమ ప్రథమోదేవయతాం దేవయతామితి దేవయతామితి దేవాయతాం ఇత్యాహ ఆహోభయేషు భయేష్వేవ ఏవైతయా ఏతయా దేవమనుష్యేషు దేవమనుష్యేషు చక్షు ఏవమనుష్యేష్ది దేవమనుష్యేషు చక్షుర్దధాది దాది పంచభి పంచభిరది పంచభిరది పంచాభి అధిక్రామతి క్రామతి పాంక్త పాంక్తో యజ్ఞ యజ్ఞోయావాన్ యావానేవ దేవయజ్ఞ యజ్ఞస్తేన తేన సహ సహ సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకమేది ఏదిరక్తోషాసక్తోషాసేది ఇది పురోణువాక్యాహం పురోణువాక్యామును పురోణువాక్యామిది పురః అనువాక్యాహం అన్వాహ ఆహ ప్రత్యై ప్రత్యా అగ్నే అగ్నే సహస్రాక్ష సహస్రాక్షేది సహస్రాక్షేది సహస్రాక్ష ఇత్యాహ ఆహ సహస్ర సహస్ర ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతే ప్రజాపతిరితి ప్రజాపతి ప్రజాపతేరాప్యై ప్రజాపతిరితి ప్రజాపతే ఆప్యై తస్మై తస్మై తే విధేమ విధేమ వాచాయ వాచాయ స్వాహ స్వాహేతి ఇత్యాహ ఆహాన్నం అన్నం వై వై వాజ వాజోన్నం అన్నమేవ ఏవావ అవరుంధే రుంధే రధ్న పూర్ణా పూర్ణామౌదుంబరీం ఔదుంబరీం స్వయమాదృన్నాయా స్వయమాదృన్నాయాం జుహోతి స్వయమాదృన్నాయామిది స్వయం ఆదృన్నాయాం జుహోత్యోర్గ్ ఓర్గ్వై వై దధి దధ్యోర్గ్ ఓర్గుదుంబర కుదుంబరోసౌ అసౌ స్వయమాదృన్నా స్వయమాదృన్నాముష్యాం స్వయమాదృన్నేది స్వయం ఆదృన్నా ముష్యామే దేవోర్జం ఓర్జం దాది దాది తస్మాత్ తస్మాదముద అమతోర్వాచీ అర్వాచీమూర్జం ఊర్జముప ఉపజీవామ జీవామస్తిసృభి తిసృభిస్ సాధయతి తిసృభిరితి తిసృభి సాధయతి త్రివృత్ త్రివృద్వై త్రివృతి త్రివృత్ వా అగ్ని అగ్నిర్యావాన్ యావానేవ ఏవాగ్ని అగ్నిస్తం తమ్ ప్రతిష్టా ప్రతిష్టాం గమయతి ప్రతిష్టామితి ప్రతిష్టా గమయతి ప్రేద్ధ ప్రేద్ధో అగ్నే ప్రేద్ధ ఇదిత్రాయుద్ధ అగ్నేదీతి దీతి పురః రోన నైతి ఇత్యౌదుంబరీ ఔదుంబరీమా ఆదధాది దాత్యేషావి వై సూర్మీ సూర్మీ కర్ణకావతీ కర్ణకావత్యేతయా కర్ణకావతీతి కర్ణకావతీ ఏతయా వై వై దేవాసురాణా అసురాణాకి శతద్రహాన్ శతద్రహాన్ శ్రగృహంది శతద్రహానిది శతాద్రహాన్ ప్రగృహంది ఏతయా సమిధం సమిధమాదధాది సమిధమితి సంవిధం ఆదధాది వజ్రం ఆదధాదీత్యాదధాది వజ్రమే ఏవైతత్ ఏతత్శతఘ్ని శతఘ్ని యజమానః శతఘ్నిమితి శతాఘ్ని యజమానో భ్రాతృవ్యాయ భ్రాతృవ్యాయ ప్రహరది ప్రతిస్తృత్యై స్తృత్యా అసంవృత్తానం అసంవృత్తానం విధేమ అసంవృత్తారమిత్యసంవృతేకారం విధేమతే హే పరమే పరమే జన్మన్ జన్మన్నగ్నే అగ్నయది ఇది వైకంగతీ వైకంగతీమా ఆదధాది దాది భావ అవరుంధే రుంధే తాం తాగం సవితో సవితుర్వరేణ్య వరేణ్య చిత్రా చిత్రామితి ఇది శమీమయీ శమీమయీ పుంశాంత్యై శమీమయీమితి శమీమయీ శాంత్యా అగ్ని అగ్నిర్వాహ వాహ హవై వా అగ్నిశితం అగ్నిశితం గృహే అగ్నిశితమిత్యగ్నిశితం గృహే అగ్నిశిత్ అగ్నిశిద్వాహ అగ్నిశిదిత్యగ్నిశిత్ వా అగ్ని అగ్నిం దుహే దుహే తాం తాగం సవితు సవితుర్వరేణ్య వరేణ్య చిత్రా చిత్రామితి ఇహ ఆహైష ఏష వై వా అగ్నే అగ్నేర్దోహ దోహస్తం తమస్ అస కణ్వ కణ్వ శ్రాయస శ్రాయసో వేద్ అవేత్తేన తేన హస్మ స్మైనం ఏన పుంస సదుహే దుహేత్ యేతయా ఏతయా సమిధం సమిధమాదధాది సమిధమితి సంవిధం ఆదధాత్యగ్నిజిత్ ఆదధాదీత్యాదధాది అగ్నిషిదేవ అగ్నిషిదిత్యగ్నిషిత్ ఏవత్ తదగ్ని అగ్నిందుహే దుహే సప్త సప్తదే హే అగ్నే అగ్నే సమిధ సమిధ సప్త సమిధైతి సంవిధ సప్తజిహ్వా జిహ్వా ఇహ ఆహ సప్త సప్తైవ ఏవాస్ అసి సాప్తాని సాప్తాని ప్రీణాది ప్రీణాది పూర్ణయా పూర్ణయా జుహోతి జుహోతి పూర్ణ పూర్ణ ఇవ ఇవ హి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతే ప్రజాపతిరితి ప్రజాపతి ప్రజాపతిరాప్యై ప్రజాపతిరితి ప్రజాపతే ఆప్యై న్యూనయా న్యూనయా జుహోతి న్యూనయేది నీగూనయా జుహోతి న్యూనాత్ న్యూనాద్ధి న్యూనాది నీగూనాత్ హి ప్రజాపతి ప్రజాపతి ప్రజా ప్రజాపతిరితి ప్రజాపతి ప్రజా అసృజత ప్రజాజిప్రాజా అసృజత ప్రజానాం ప్రజానాకం సృష్ట్యై ప్రజానామితి ప్రజానాం సృష్ట్యా అగ్ని అగ్నిర్దేవేభ్య దేవేభ్యో నిలాయత నిలాయత సహ సదిశ విశోను అను ప్రావిశత్ అవిశజ్జుహ్వద్ జుహ్వన్మనస మనసా విశ విశోధ్యాయేత్ ధ్యాయేద్భ్య దిగ్భ్యవ దిగ్భ్యైతిభ్యవైనం ఏనమవ అవరుంధే రుంధే దధ్నా పురస్కాద్ పురస్కాజ్జుహోతి జుహోత్యాజ్యేన ఆర్జేనోపరిష్టాద్ ఉపరిష్టాత్తేజ తేజశ్చైవ ఏవాస్మై అస్మాయింద్రియమ్ ఇంద్రియమ్ చ సమీచీ సమీచీ దాతి సమీచీరి సమీచీ దాది ద్వాదశకపాల ద్వాదశకపాలో వైశ్వానర ద్వాదశకపాల ఇది ద్వాదశకపాల వైశ్వానరో భవతి భవతి ద్వాదశ ద్వాదశమాసాహ మాసాహ సంవత్సర సంవత్సర సంవత్సర సంవత్సర ఇది సంవత్సర సంవత్సరోగ్ని సంవత్సర ఇది సంవత్సర అగ్నిర్వైశ్వానర వైశ్వానర సాక్షాత్ సాక్షాదేవ సాక్షాది సాక్షాద్ వైశ్వానరం వైశ్వానరమవ అవరుంధే రుంధేయత్ ఎత్ర యాజానో యాజాన్ ప్రయాజానో యాజాన్ కుర్యాద్ ప్రయాజానో యాజానిది ప్రయాజానో యాజాన్ కుర్యాద్వికస్తి వికస్తి సా వికస్తిర్వికస్తి సా యజ్ఞస్య యజ్ఞస్య దర్విహోమం దర్విహోమం కరోతి దర్విహోమమితి దర్విహోమం కరోతి యజ్ఞస్య యజ్ఞస్య ప్రతిష్ఠత్యై ప్రతిష్ఠత్యై రాష్ట్రం ప్రతిష్ఠత్యా ఇది ప్రతిష్ఠత్యై రాష్ట్రం వై వై వైశ్వానర వైశ్వానరో విడ్ విన్మరుద మరుదో వైశ్వానరం వైశ్వానరకం హృత్వా హృత్వా మారుతాన్ మారుతాంజుహోతి జుహోతి రాష్ట్రే రాష్ట్రేవ ఏవం విషమను అనుబద్ధాది బద్ధాచ్యుచ్చై ఉచ్చైర్వైశ్వానరస్య వైశ్వానర ఆశ్రావయతి శ్రావయత్యుపాగుంశు ఉపాగుంశు మారుతాన్ ఉపాగుశ్రిత్యుపాగుంశు మారుతాన్ విభోతి విభోతి తస్మాత్ తస్మాద్రాష్ట్రం రాష్ట్రం విషం విషమతి అతి వదతి వదతి మారుతా మారుతా భవంతి భవంతి మరుత మరుతో వై వై దేవానాం దేవానాం విష విషో దేవృషేణ దేవృషేణైవ దేవృషేణేతి దేవాభిషేణ ఏవాస్మై అస్మై మనుష్యవిషం మనుష్యవిషమవ మనుష్యవిషమితి మనుష్యావిషం అవరుంధే రుంధే సప్త సప్త భవంతి భవంతి సప్తగణా సప్తగణా వై సప్తగణా ఇది సప్తగణా వై మరుత మరుతో గణస గణస ఏవ మనసరితి గణాశ ఏ విషం విషమవ అవరుంధే రుంధే గణేన గణేన గణం గణమనుదృత్య అనుదృత్య జుభవతి అనుదృత్యేత్యనుదృత్య జుభవతి విషం విషమేవ ఏవాస్మై అస్మానువర్త్మానం అనువర్త్మానం కరోతి అనువర్త్మానమిత్తినో వర్త్మానం కరోతీతి కరోతి వసోర్ధారాం ధారాం జుహోతి జుహోతి వసోహ వసోర్మే మేధారా ధారా తత్ అసదితి ఇది వై వాషా భూయతే భూయతే ఘతస్య ఘతస్య వై వాయనం ఏనమేషా ఏషా ధారా ధారాముష్మిన్ ముష్మిన్ లోకే లోకే బిన్వమానా బిన్వమానోప ఉపగచ్చతే తిష్టల ఆజ్యేన ఆజ్యేన జుహోతి జుహోతి తేజ తేజో వై వా ఆజ్యం ఆజ్యం తేజ తేజోవసో అసోర్ధారా ధారా తేజస తేజసైవ ఏవాస్మై అస్మై తేజ తేజోవ అవరుంధే రుంధేథో అథో కామా అథో విద్యథో కామా వై వై వసో అసోర్ధారా ధారా కామాన్ కామానేవ ఏవా అవరుంధే రుంధేయం యం కామయేత కామయేత ప్రాణాన్ ప్రాణానస్య ప్రాణానజి ప్రాణాన్ అస్యాన్నాద్యం అన్నాద్యం వి అన్నాద్యమిన్నాద్యం విచ్ఛిందాం ఛిందామితి ఇది విగ్రాహం విగ్రాహం తస్య విగ్రాహమిది విగ్రాహం తస్య జుహుయాద్ జుహుయాత్ ప్రాణాన్ ప్రాణానేవ ప్రాణానజి ప్రాణాన్ ఏవాస్య అస్యాన్నాద్యం అన్నాద్యం వి అన్నాద్యమిన్నాద్యం విచ్ఛినత్తి క్షణప్రియం ఎం కామయేత కామయేత ప్రాణాన్ ప్రాణానస్య ప్రాణానది ప్రాణాన్ అస్యాన్నాద్యం అన్నాద్యపుంసం అన్నాద్యమిన్నాద్యం సంతతయాం సమయామితి ఇది సంతతాం సంతతాం తస్య సంతతామితి సంతతాం తస్య జుహుయాద్ జుహుయాత్ ప్రాణాన్ ప్రాణానేవ ప్రాణానది ప్రాణాన్ ఏవాస్య అస్యాన్నాద్యం అన్నాద్యపుంసం అన్నాద్యమిన్నాద్యం సంతనోది తనోది ద్వాదశ ద్వాదశ ద్వాదశాని ద్వాదశాని విభవతి విభవతి ద్వాదశ ద్వాదశమాసాః మాసాః సంవత్సర సంవత్సర సంవత్సరేణ సంవత్సర ఇది సంవత్సర సంవత్సరేణ ఇవ సంవత్సరేణ ఇది సంవత్సరేణ ఏవాస్మై అస్మా అన్నం అన్నమవ అవరుంధే రుంధేన్నం అన్నం చ సమే మేక్షత్ అక్షత్ చ సమే మయితి ఇత్యాహ ఆహైతద్వై వా అన్నస్య అన్నస్య రూపం రూపకం రూపేణ రూపేణైవ ఏవాన్నం అన్నమవ అవరుంధే రుంధేగ్ని అగ్నిశ్చ సమే మావహ ఆపశ్చ సమే మయితి ఇత్యాహ ఆహైషా ఏషా వై వా అన్నస్య అన్నస్య యోని యోని సయోని సయోన్మేవ సయోని దిశా యోని ఏవాన్నం అన్నమవ అవరుంధే రుంధేర్ధేంద్రాణి అర్ధేంద్రాణి విహోతి అర్ధేంద్రాణి ఇత్యర్థ ఇంద్రాణి విహోతి దేవతారాహ దేవత ఏవా అవరుంధే రుంధేయత్సర్వేషాం సర్వేషామర్ధం అర్ధమింద్ర ఇంద్ర ప్రతి ప్రతి తస్మాత్ తస్మాదింద్ర ఇంద్రో దేవతానాం దేవతానాం భూయిష్టభాక్తమ భూయిష్టభాక్తమ ఇంద్రం భూయిష్టభాక్తమైతి భూయిష్టభాక్తమ ఇంద్రముత్తరం ఉత్తరమాహ ఉత్తరమిచ్యుదోదరం ఆహేంద్రియం ఇంద్రియమేవ ఏవాస్మిన్ అస్మిన్పరిష్టాద్ ఉపరిష్టాద్ది దాది యజ్ఞాయుధాని యజ్ఞాయుధాని జుహోతి యజ్ఞాయుధానీతి యజ్ఞ ఆయుధాని జుహోతి యజ్ఞ యజ్ఞో వై వై యజ్ఞాయుధాని యజ్ఞాయుధాని యజ్ఞం యజ్ఞాయుధానీతి యజ్ఞ ఆయుధాని యజ్ఞమేవ ఏవావ అవరుంధే రుంధేథో అథో ఏతద్ అథో విద్యుథో ఏతద్వై వై యజ్ఞస్య యజ్ఞస్య రూపం రూపకం రూపేణ రూపేణైవ ఏక యజ్ఞం యజ్ఞమవ అవరుంధే రుంధే అవభృత అవభృతశ్చ అవభృతృతృద చమే మే సృగాకార సృగాకార సృగాకార సృగాకార చమే మయి ఇహ ఆహ సృగాకృత్యై సృగాకృత్యా అగ్ని సృగాకృత్యా సృగాకృత్యై అగ్నిశ చమే మే ఘర్మ ఘర్మశ్చమే మయి ఇహ ఆహైతత్ ఏతద్వై వై బ్రహ్మవర్చసస్య రూపం బ్రహ్మవర్చసస్యేతి బ్రహ్మవర్చసస్య రూపకం రూపేణ రూపేణ ఇవ ఏ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమవ బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం అవరుంధే రుంధరృత్య చమే మే సామ సామ చమే మహితి ఇత్యాహ ఆహైతత్ ఏతద్వై వై ఛందసా ఛందసాగం రూపం రూపకం రూపేణ రూపేణ ఇవ ఏ ఛందాగంసి ఛందాగస్యవ అవరుంధే రుంధే గర్భాహ గర్భాశ్చ చమే మే వత్సాహ వత్సాశ్చ చమే మయితి ఇహ ఆహైతత్ ఏతద్వై వై పశూనాం పశూనాకం రూపం రూపకం రూపేణ రూపేణ ఇవ ఏ పశూన్ పశూనవ అవరుంధే రుంధే కృపాన్ కృపాన్ జుహోతి జుహోత్యకృప్తస్య అకృప్తస్య కృత్యై కృత్యై యుద్మదయుజే యుద్మదయుజే జుహోతి యుద్మదయుజే యుద్మదయుజే జుహోతి మిథనద్వాయ మిథనద్వాయోవత్తరావతి మిథనద్వాయే మిథనాద్వాయ ఉత్తరావతి భవత ఉత్తరావతీరావతీ భవతోభిక్రాంత్యై అభిక్రాంత్యా అభిక్రాంత్యాభిక్రాంత్యై ఏకా చమే మే తిస్ర తిస్రశ చమే మయితి ఇత్యాహ ఆ దేవఛందసం దేవఛందసం వై దేవఛందసమితి దేవఛందసం వా ఏకా ఏకా చతిస్ర తిస్రశ్చ మనుష్యఛందసం మనుష్యఛందసం చతస్ర మనుష్యఛందసమితి మనుష్యఛందసం చతస్రశ్చ చాష్టౌ అష్టౌ చేవఛందసం దేవఛందసం దేవఛందసమితి దేవఛందసం చైవ ఏ మనుష్యఛందసం మనుష్యఛందసం మనుష్యఛందసమితి మనుష్యఛందసం చావ అవరుంధే రుంధ ఆ త్రయస్త్రిపుంశద త్రయస్త్రిపుంశతో జుహోతి త్రయస్త్రిపుంశద ఇది త్రయ త్రిపుంశద త్రయస్త్రిపుంశద్ త్రయస్త్రిపుంశద్వై త్రయస్త్రిపుంశది త్రయ త్రిపుంశద్ వై దేవతాః దేవతా దేవతాః దేవతా ఏవ అవరుంధే రుంధ ఆష్టాచత్వారింశద అష్టాచత్వారింశతో జుహోతి అష్టాచత్వారింశదైత్యష్టాచత్వారింశద జుహోత్యష్టాచత్వారింశదక్షరా అష్టాచత్వారింశదక్షరా జగతి అష్టాచత్వారింశదక్షరే అష్టాచత్వారింశదక్షరా జగతి జాగతాః జాగతాః పశవః పశవో జగత్యా జగత్యైవ ఏవాస్మై తస్మై పశూన్ పశూనవ అవరుంధే రుంధే వాజ వాజశ్చ ప్రసవః ప్రసవశ్చ ప్రసవైతి ప్రాసవ చేతి ఇది ద్వాదశం ద్వాదశం జుహోతి జుహోతి ద్వాదశ ద్వాదశమాసాః మాసాః సంవత్సరః సంవత్సర సంవత్సరే సంవత్సర ఇది సంవత్సర సంవత్సర సంవత్సర ఇది సంవత్సరే ఏ ప్రతి ప్రతిష్టది టిష్టదీతి తిష్టది అగ్నిర్దేభ్యేభ్యోప అపాక్రావద్ అక్రావద్భాగేయ భాగేయమిమాన భాగేయమితి భాగాధేయ ఇచ్చమానస్తం తమ్ దేవా దేవా అబ్రువన్ అబ్రువన్ను ఉపన ఆవర్తస్వ వర్తస్వ హవ్యం హవ్యన్న నోభ వహేతి ఇది సహ సోబ్రవీద్ అబ్రవీద్వరం వరం వృణై వృణై మహ్యం మహ్యమేవ ఏ వాజప్రసవీయం వాజప్రసవీయం జుహవన్ వాజప్రసవీయమిది వాజప్రసవీయం జుహవన్నిది ఇది తస్మాద్ తస్మాదగ్నయే అగ్నయే వాజప్రసవీయం వాజప్రసవీయం జుహోరి వాజప్రసవీయమిది వాజప్రసవీయం జుహ్వరే యద్వాజప్రసవీయం వాజప్రసవీయం జుహోతి వాజప్రసవీయమిది వాజప్రసవీయం జుహోత్యగ్నిమ్ అగ్నిమేవ ఏ తద్భాగేయన భాగేయన సమ్ భాగేయనేది భాగేయన సమర్థయతి అర్థయత్యథో అథో అభిషేక అథో ఇత్యథో అభిషేక ఏవ అభిషేక ఇత్యభిషేక ఏవాస్య అస్య సహ చతుర్దశభిః చతుర్దశభిర్జుహోతి చతుర్దశభిరితి చతుర్దశభిః జుహోతి సప్త సప్త గ్రామ్యాః గ్రామ్యా ఔషధయః ఔషధయస్తప్త సప్తారణ్యాః ఆరణ్యా ఉభయీశ ఉభయీశావరుద్ధి అవరుద్ధ్యా అన్నస్యాన్నస్య అవరుద్ధ్యా ఇత్యవరుద్ధిః అన్నస్యాన్నస్య జుహోతి అన్నస్యాన్నస్యేత్యన్నస్యాన్నస్య జుహోత్యన్నస్యాన్నస్య అన్నస్యాన్నస్యావరుద్ధి అన్నస్యాన్నస్యేత్యన్నస్యాన్నస్య అవరుద్ధ్యా ఔదుంబరేణ అవరుద్ధ్యా ఇత్యవరుద్ధిః ఔదుంబరేణ సురేణ సురేణ జుహోతి జుహోత్యోర్గ ఓర్గ్వై వా ఉదుంబర ఉదుంబరవోర్గ ఊర్ఘన్నం అన్నమూర్జ ఊర్జైవ ఏవాస్మై అస్మా ఊర్జం ఊర్జమన్నం అన్నమవ అవరుంధే రుంధేగ్ని అగ్నిర్వై వై దేవానా దేవానామభిషిక్త అభిషిక్తోగ్నిజిద్ అభిషిక్తరిభిషిక్త అగ్నిజన్మనుష్యానా అగ్నిజిరిత్యగ్నిజిద్ మనుష్యానా తస్మాత్ తస్మాదగ్నిజిద్ అగ్నిజిద్వర్షది అగ్నిజిరిత్యగ్నిజిద్ వర్షది నధావేద్ ధావేదవరుద్ధం అవరుద్ధకం హి అవరుద్ధమిత్యవరుద్ధం అస్యాన్నం అన్నమన్నం అన్నమివ ఇవ ఖలు ఖలు వై వై వరుషం వరుషం యద్ధావేద్ ధావేదన్నాద్యాద్ అన్నాద్యాద్ధావేద్ అన్నాద్యాదిత్యన్నాద్యాద్ ధావేదుపావర్తేత ఉపావర్తేత అన్నాద్యం ఉపావర్తేతేవా ఆవర్తేత అన్నాద్యమేవ అన్నాద్యనిత్యన్నాద్యం ఏవాభి అభ్యుపావర్తతే ఉపావర్తతే నక్తోషాసా ఉపావర్తతేభ్యుభా ఆవర్తతే నక్తోషాసేది ఇది కృష్ణాయై కృష్ణాయై శేదవత్సాలి శేదవత్సాలి వేద శేదవత్సాలిశ్వేతావత్సాలి అయథా జుహోతి జుహోత్కన్ అన్నైవ ఏవాస్మై అస్మై రాత్రి రాత్రిం ప్రదాపయతి దాపయతి రాత్ర్యా రాత్ర్యా అహరహోరాత్రే అహోరాత్రే ఏవ అహోరాత్రే ఇత్యహ రాత్రే ఏవాస్మై అస్మై ప్రత్యే ప్రత్యే కామం పద్ధే ఇది ప్రత్యే కామమన్నాద్యం అన్నాద్యం దుహాదే అన్నాద్యమిన్నాద్యం దుహాదే రాష్ట్రభృద దుహాదే ఇది దుహాదే రాష్ట్రభృతో జుహోది రాష్ట్రభృత ఇది రాష్ట్రభృద జుహోది రాష్ట్రం రాష్ట్రమేవ ఏవావ అవరుంధే రుంధే షడ్భి షడ్భిర్జుహోది షడ్భిర్దిషి జుహోదిషు షడ్వై వా ఋతవ ఋతవ ఋతుషు ఋతుష్వ ప్రతి ప్రతిష్టది తిష్టది భువనస్ భువనస్ పదే పద ఇది రథముఖే రథముఖే పంచ రథముఖైతి రథముఖే పంచాహుతి ఆహుతిర్జుహోది ఆహుతిరిద్రాహుతి జుహోది వజ్ర వజ్రో వై వైరథ రథో వజ్రేణ వజ్రేణైవ ఏ దిశ దిశోభి అభిజయతి ఏత్యగ్నిజితం అగ్నిజితం హ అగ్నిజితమిత్యగ్నిజితం హ వై వా అముష్మిన్ అముష్మిన్ లోకే లోకే వాత వాతోభి అభిభవతే భవతే వాతనామాని వాతనామాని జుహోది వాతనామానీతి వాతనామాని జుహోద్యభి అభ్యేవ ఏవైనం ఏనముష్మిన్ అముష్మిన్ లోకే లోకే వాత వాత పువతే పువతే త్రీణి త్రీణి జుహోది జుహోది త్రయ ఇమే ఇమే లోకా ఏభ్య ఏభ్యేవ ఏకేభ్య లోకేభ్యో వాతం వాతమవ అవరుంధే రుంధే సముద్ర సముద్రోసి అసి నభస్వాన్ నభస్వామిది ఇత్యాహ ఆహైతద్వై వై వాతస్య వాతస్ రూపం రూపకం రూపేణ రూపేణైవ ఏ వాతం వాతమవ అవరుంధే రుంధేంజలినా అంజలినా జుహోతి జుహోదిన నహి హే దేశా ఏతామన్యథా అన్యథాహుతి ఆహుతిరవకల్పతే ఆహుతిరిత్యాహుతి అవకల్పత ఇవాకల్పతే సువర్గాయ వై సువర్గాయ స్వహాగాయ వై లోకాయ లోకాయ దేవరథ దేవరథో యుజ్యతే దేవరథ ఇది దేవరథ యుజ్యతే యత్రాగూతాయ యత్రాగూతాయ మనుష్యరథ యత్రాగూతాయేది యత్రాగూతాయ మనుష్యరథ ఏష మనుష్యరథ ఇది మనుష్యారథ ఏష ఖలు ఖలు వై వై దేవరథ దేవరథో యద్ దేవరథ ఇది దేవరథ యదగ్ని అగ్నిరగ్ని అగ్నిరజ్మి ఇరజ్మి శవస శవస హృదయన హృదయనేది ఇత్యాహ ఆహ జనకి జనక్యేవ ఏనం యత్తస్సువర్గం సువర్గం లోకం సువర్గమిది సువహాగం లోకమభి అభివహతి వహతి యత్సర్వాభి సర్వాభి పంచభి పంచభిర్యుంజ్యాద్ పంచభిరితి పంచాభి యుంజాద్యుక్త యుక్తోస్య అస్యాగ్నిః అగ్నిః ప్రచ్యుతః ప్రచ్యుత స్యాద్ ప్రచ్యుత ఇది ప్రాచ్యుతః స్యాదప్రతిష్ఠితాః అప్రతిష్ఠితా ఆహుతయః అప్రతిష్ఠితా ఇత్యప్రతిష్ఠితాః ఆహుతయః స్యుః ఆహుతయ ఇత్యాహుతయః స్వప్రతిష్ఠితాః అప్రతిష్ఠితా స్తోమాః అప్రతిష్ఠితా ఇత్యప్రతిష్ఠితాః స్తోమా అప్రతిష్ఠితాని అప్రతిష్ఠితాన్యుత్థాని అప్రతిష్ఠితాని ప్రతిష్ఠితాని ఉత్థాని త్రిసృభిః త్రిసృభిః ప్రాదస్తవనే త్రిసృభిరి త్రిసృభిః ప్రాతస్తవమే ప్రాతస్తవమనేది ప్రాత సవనే అభివృశది వృషది త్రివృద్ త్రివృద్వై త్రివృతి త్రివృద్ వా అగ్ని అగ్నిర్యావాన్ యావానేవ ఏవాగ్ని అగ్నిస్తం సంయునక్తి యథాసి అనసియుక్ యుక్తీయతే ఆధీయత ఏం ఆధీయత ఇద్యాధీయతే ఏమేవతి ప్రత్యాహృదయ ఆహృదయ తిష్టంది ఆహృదయ ఇద్యాహృదయ తిష్టంది స్మృతి ప్రతి స్తోమా స్తోమా ప్రతి ప్రత్యుత్ని ఉత్ని యజ్ఞాయజ్ఞ స్తోత్రే స్తోత్రే ద్వాభ్యాం ద్వాభ్యామభి అభిమృశది మృషద్వాన్ ఏతావై వైయజ్ఞ యజ్ఞోజావాన్ యావానగ్నిస్తోమ అగ్నిస్తోమో భూమా అగ్నిస్తోమ ఇత్యగ్ని స్తోమ భూమా త్వయి వా అస్య అస్యాద అత ఊర్ధ్వ ఊర్ధ్వస్క్రియతే క్రియతే యావాన్ యావానేవ ఏవ యజ్ఞ యజ్ఞస్త సమంతద అంతతో అన్వారోహతి అన్వారోహతి ద్వాభ్యాం అన్వారోహతి ఆరోహతి ద్వాభ్యాం ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా ఏకయా ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై ఏకయా ప్రస్తుతం అప్రస్తుతం భవతి అప్రస్తుతమిత్య ప్రస్తుతం భవత్యథ అథాభి అభిమృశతి మృషత్వ ఉపైనం ఏనముత్తర ఉత్తరో యజ్ఞ ఉత్తర ఇత్యుదర యజ్ఞానమతి నమద్యథో అథో సంతత్యై అథో ఇద్యథో సంతత్యై ప్ర సంతత్యా ఇది సంతత్యై ప్రవై వాష ఏషోస్మాద్ అస్మాల్లోకాద్ లోకాచ్యవతే శవదేయ యోగ్ని అగ్నిశినుదే శినుదేన న వై వా ఏతస్యానిష్టగే అనిష్టక ఆహుతి ఆహుతిరవ ఆహుజరిత్యాహుతి అవకల్పతే కల్పతే యాం వై వా ఏషానిష్టగే అనిష్టక ఆహుతిం ఆహుతిం జుహోతి ఆహుతిమిత్యాహుతి జుహోతి స్రవతి స్రవతి వై వై సా తాం తాగస్రవంతీం స్రవంతీం యజ్ఞ యజ్ఞోను అనుపరా పరాభవతి భవతి యజ్ఞం యజ్ఞం యజమాన యజమానోయత్ యత్పునశ్చితిం పునశ్చితిం చిదతే పునశ్చితిమిహాశిం చిదత ఆహుతీనాం ఆహుతీనాం ప్రతిష్ఠిత్యై ఆహుతీనామిత్యాహుతీనాం ప్రతిష్ఠిత్యై ప్రతి ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై ప్రత్యాహృదయ ఆహృదయ తిష్టంది ఆహృదయ ఇద్యాహృదయ తిష్టంది నయజ్ఞ యజ్ఞ పరాభవతి పరాభవతి పరాభవతి పరాభవతి నయజమాన యజమానోష్టౌ అష్టావుప ఉపదధాది దాద్యష్టాక్షర అష్టాక్షరా గాయత్రీ అష్టాక్షరే దష్టాక్షర గాయత్రీ గాయత్రేణ గాయత్రేణైవ ఏవైనం ఏనం ఛందసా ఛందసా జనతే జనతేయత్దశ ఏకాదశ త్రైష్ఠుభేన త్రైష్ఠుభేన యత్ యద్వాదశ ద్వాదశ జాగతేన జాగతేన ఛందోభి ఛందోభిరేవ ఛందోభిర్విఛందాభి ఏవైనం ఏనం శృతే శృతేన వాక్ నవాగ్గో వై వై నామ నామైషోగ్ని అగ్నిర్యత్ యత్పునశ్చితి పునశ్చితిర్య పునశ్చితి పునఃజితి ఏం ఏం విద్వాన్ విద్వాన్ పునశ్చితి పునశ్చితిం చినుదే పునశ్చితిమితి పునఃజితి చినుదా ఆ తృతీయాత్ తృతీయాత్ పురుషాద్ పురుషాదన్నం అన్నమత్తి అత్తియథా వై వై పునరాధేయ పునరాధేయ ఏం పునరాధేయ ఇది పునః ఆధేయ ఏం పునశ్చితి పునశ్చితిర్య పునశ్చితిమితి పునఃజితి యోగ్ఞాధేయేణ అజ్ఞాధేయేన న అజ్ఞాధేయేనేత్యగ్ని ఆధేయేన నార్ధ్మాభి రధ్మాదిహ స పునరాధేయం పునరాధేయమా పునరాధేయమితి పునః ఆధేయం ఆధత్తే ధర్దేయ యోగ్ని అగ్నిం చిత్వా చిత్వాన అర్ధ్నోది రధ్నోది సహ స పునశ్చితిం పునశ్చితిం చినుదే పునశ్చితిమితి పునఃజితిం చినుదేయత్ యత్పునశ్చితిం పునశ్చితిం చినుదే పునశ్చితిమితి పునఃజితిం చినుదర్భ్యై వృద్ధ్యాసో అసో ఖలు అసో విద్యుథో ఖల్వాహు ఆహర్ణ నచేతవ్యా చేతవ్యేతి ఇది రుద్ర రుద్రో వై వా ఏష ఏషయత్ యదగ్ని అగ్నిర్యథా వ్యాఘ్రం వ్యాఘ్రం సుప్తం సుప్తం బోధయతి బోధయతి తాదృగ తాదృగేవ ఏదో అథో ఖలు అథో ఇథో ఖల్వాహు ఆహుశ్చేతవ్యా చేతవ్యేతి యథా వసీయాగుంసం వసీయాగుంసం భాగభేదేన భాగభేదేన బోధయతి భాగేయేన భాగాధేయేన బోధయతి తాదృగ్ తాదృగేవ తన్మను మనురగ్ని అగ్నిమచినుద అచినుదతేన తేన నార్ధోద్ ఆర్ధార్థ స ఏతాం పునశ్చితి పునశ్చితిమశ్య పునశ్చితిమిది మహాశిని అపశ్యద్దాం తామచినుద అచినుదతయా వై వై సహ ఆర్ధ్వాద్ధ్వాద్పునశ్చితి పునశ్చితి చినుదే పునశ్చితిమిది పునఃశితి శ్రీమద్యై ఛందశ్చితం చిన్వీత ఛందశ్చితమితి ఛందహాచితం చిన్వీత పశుకామ పశుకామ పశవ పశుకామతి పశుకామ పశవో వై వై ఛందాగుంసి ఛందాగుంసి పశవాన్ పశుమానేవ పశుమానితి పశుమాన్ ఏవతి భవతి శ్యేనచితం శ్యేనచితం చిన్వీత శ్యేనచితమితి శ్యేనాచితం చిన్వీత సువర్గకామ సువర్గకామ శ్యేన సువర్గకామ ఇది సువర్గాకామ శ్యేనో వై వై వయసాం వయసాం పతిష్ట పతిష్ట శ్యేన శ్యేన ఏవ్వా సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకం పతతి పతతి కంకచితం కంకచితం చిన్వీత కంకచితమితి కంకాచితం చిన్వీతయ కామయేత కామయేత శీర్షణ్వాన్ శీర్షణ్వానముష్మిన్ శీర్షణ్వానిది శీర్షణ్వాన్ అముష్మిన్ లోకే లోకే శ్యామ్ శ్యామితి ఇది శీర్షణ్వాన్ శీర్షణ్వానేవ శీర్షణ్వానిది శీర్షణ్వాన్ ఏవాముస్మిన్ అముస్మిన్ లోకే లోకే భవతి భవత్యవజితం అలజితం చిన్వీత అలజితమిత్రమజాచితం చిన్వీత చతుశీతం చతుశీతం ప్రతిష్టాకామ చతుశీతమిది చతుశీతం ప్రతిష్టాకామశ్చతస్ర ప్రతిష్టాకామైతి ప్రతిష్టాకామ చతస్రో దిశ దిశో దిక్షో దిక్ష్వేవ ఏవ ప్రతి ప్రతిష్టతి తిష్టతి ప్రభుగచితం ప్రభుగచితం చిన్వీత ప్రభుగచితమిది ప్రభుగాచితం చిన్వీత భ్రాతృవ్యవాన్ భ్రాతృవ్యవాన్ ప్ర భ్రాతృవ్యవానిది భ్రాతృవ్యవాన్ ప్రైవ ఏ భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాన్ నుదతే నుదత ఉభయత ప్రభుగం ఉభయత ప్రభుగం చిన్వీత ఉభయత ప్రభుగమిభయత ప్రభుగం చిన్వీతయ కామయేత కామయేత్ర ప్రజాతాన్ జాతాన్ భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాన్ నుదేయ నుదేయ ప్రతి ప్రతి జనిష్యమానాన్ జనిష్యమానానిది ప్ర రైవ ఏ జాతాన్ జాతాన్ భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాన్ నుదతే నుదతే ప్రతి ప్రతి జనిష్యమానాన్ జనిష్యమానాన్ రథచక్రచితం రథచక్రచితం చిన్వీత రథచక్రచితమితి రథచక్రాచితం చిన్వీత భ్రాతృవ్యవాన్ భ్రాతృవ్యవాజ భ్రాతృవ్యవానిది భ్రాతృవ్యవాన్ వజ్రో వై వై రథ రథో వజ్రం వజ్రమేవ ఏ భ్రాతృవ్యేభ్య భ్రాతృవ్యేభ్య ప్రహరతి హరతి ద్రోణచితం ద్రోణచితం చిన్వీత ద్రోణచితమిది ద్రోణచితం చిన్వీతాన్నకామ అన్నకామో ద్రోణే అన్నకామ ఇత్యన్నకామ ద్రోణే వై వా అన్నం అన్నం ప్రియతే ప్రియతే సయోని సయోన్యేవ సయోనిది సా యోని ఏవాన్నం అన్నమవ అవరుంధే రుంధే సమోష్యం సమోష్యం చిన్వీత సమోష్యమిది సమోష్యం చిన్వీత పశుకామ పశుకామ పశుమాన్ పశుకామ ఇది పశుకామ పశుమానేవ పశుమానిది పశుమాన్ ఏవోది భవతి పరిచాయ్యం పరిచాయ్యం చిన్వీత పరిచాయ్యమిది పరిచాయ్యం చిన్వీత గ్రామకామ గ్రామకామో గ్రామీ గ్రామకామ ఇది గ్రామకామ గ్రామ్యేవ ఏవోది భవతి శ్మశానచితం శ్మశానచితం చిన్వీత శ్మశానచితమిది శ్మశానాచితం చిన్వీతయ కామయేత కామయేత పితృలోకే పితృలోకరుధ్మయా పితృలోక ఇది పితృలోకే రుధ్మయామితి ఇది పితృలోకే పితృలోక ఏవ పితృలోక ఇది పితృలోకే ఏవర్ధ్నోతి రుధ్నోతి విశ్వామిత్రజమదగ్ని విశ్వామిత్రజమదగ్ని ఉపిష్టేన విశ్వామిత్రజమదగ్ని ఇది విశ్వామిత్రజమదగ్ని ఉపిష్టేన అస్పర్ధేత అస్పర్ధేతాంస స ఏతా ఏతా జమదగ్ని జమదగ్నిర్విహవ్యా విహవ్యా అవశ్యత్ విహవ్యా విహవ్యా అవశ్యత్తా తా ఉప ఉపాధత్త అసబ్దాభి తాభిర్వై వై సహ సవధిష్టస్య వధిష్టస్యేంద్రియం ఇంద్రియం వీర్యం వీర్యమవృంద అవృందయత్ విహవ్యా విహవ్యా ఉపదధాది విహవ్యా విహవ్యా ఉపదధాదీంద్రియం ఉపదధాదీత్యుపదధాది ఇంద్రియమేవ దేవతాభిః ప్రాధిర్వీర్యం వీర్యం యజమానః యజమానో భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్య వృంతే వృంతే హోతుః హోతుర్ధిష్ణయే ధిష్ణయ ఉప ఉపదధాది దధాది యజమానాయతనం యజమానాయతనం వై యజమానాయతనమిది యజమానాయతనం విహోదా హోదాస్వే స్వేవ ఏవాస్మై అస్మా ఆయతనే ఆయతన ఇంద్రియం ఆయతనమిత్యాయతనే ఇంద్రియం వీర్యం వీర్యమవ అవరుంధే రుంధే ద్వాదశ ద్వాదశోప ఉపదధాది దాది ద్వాదశాక్షరా ద్వాదశాక్షరా జగతి ద్వాదశాక్షరే ద్వాదశాక్షరా జగతి జాగతా జాగతా పశవ పశవో జగత్యా జగత్యైవ ఏవాస్మై అస్మై పశూన్ పశూనవ అవరుంధే రుంధే అష్టావష్టౌ అష్టావష్టావన్యేషు అష్టావష్టావిత్యష్టౌ అష్టౌ అన్యేషు ధిష్ణయేషు ధిష్ణయేషూప ఉపదధాది దాత్యష్టాశుభా అష్టాశుభా పశవ అష్టాశుభాయిత్యష్టాశుభా పశవ పశూన్ పశూనేవ ఏవావ అవరుంధే రుంధే షట్ షణ్మార్జాలీయే మార్జాలీయే షట్ షడ్వై వారతవ రతవ రతవ రతవ ఖలు ఖలు వై వై దేవా పితర పితరతూన్ రతూనేవ దేవదేవాన్ దేవాన్ ధృన్ పితరం ప్రీణాది ప్రీణాదీతి క్రీణాది అవస్సు వాజసాదయే వాజసాదయతి వాజసాదయతి వాజసాదయే ఇత్యనుష్టక్ అనుష్టక్ ప్రతిపద్ అనుష్టకిత్యనోస్తుక ప్రతిపద్భవతి ప్రతిపదితి ప్రతిపద్ భవతి తిస్రః తిస్రో అనుష్టుభః అనుష్టుభ శతస్రః అనుష్టుభైత్యనోస్తుభః శతస్రో గాయత్రియః గాయత్రియోయత్ యత్తిస్రః తిస్రో అనుష్టుభః అనుష్టుభస్తస్మాద్ అనుష్టుభైత్యనోస్తుభః తస్మాదశ్వః అశ్వస్త్రిభిః త్రిభిస్తిష్టన్ త్రిభిర్విత్రిభిః తిష్టగ్రస్తిష్టది తిష్టయత్ యచ్చతస్రః చతస్రో గాయత్రియః గాయత్రియస్తస్మాత్ తస్మాత్ సర్వాన్ సర్వాగశ్చతుర చతుర పద పద ప్రతిదధర్ ప్రతిదధర్ పలాయతే ప్రతిదధరి ప్రతిదధర్ పలాయతే పరమా పరమా వై వా ఏషా ఏషా ఛందసా ఛందసాంగిత్ యదనుష్టుక్ అనుష్టుక్ పరమ అనుష్టుగిత్యమనుసృ పరమశ్చతుష్టోమ చతుష్టోమస్తోమానా చతుష్టోమగిరి చతుో సోమ సోమానా పరమ పరమస్త్రిరాత్ర త్రిరాత్రో యజ్ఞానా త్రిరాత్రైరి త్రిరాత్ర యజ్ఞానా పరమ పరమశ్వ అశ్వః పశూనా పశూనా పరమేణ పరమేణైవ ఏనం ఏనం పరమతాం పరమతాం గమయతి గమయత్ేక విపుంశం ఏక విపుంశమహ ఏక విపుంశమిత్యేకా విపుంశం అహద్భవతి భవతి యస్మిన్ యస్మిన్నశ్వ అశ్వ ఆలభ్యతే ఆలభ్యతే ద్వాదశ ఆలభ్యతరిత్యా ఆలభ్యతే ద్వాదశమాసా మాసా పంచ పంచర్తవ ఋతవస్త్రయ త్రయ ఇమే ఇమే లోకా లోకా అసౌ అసావాదిత్య ఆదిత్యేక విపుంశ ఏక విపుంశ ఏష ఏక విపుంశైత్యేకా విపుంశ ఏష ప్రజాపతి ప్రజాపతి ప్రజాపత్య ప్రజాపతి ప్రజాపతి ప్రజాపత్యోశ్వ ప్రజాపత్యేది ప్రజాపత్య అశ్వస్థం తమేవ ఏ సాక్షాద్ సాక్షాద్ధ్నోతి సాక్షాది సాక్షాద్ ఉద్ధ్నోతి శక్వరయ శక్వరయ పృష్టం పృష్టం భవంతి భవంత్యన్యదన్యత్ అన్యదన్యచ్ఛంద అన్యదన్యదిత్యన్యత్ అన్యత్ ఛందోన్యేన్యే అన్యేన్యే వై అన్యేన్యదిత్యన్యే అన్యే వా ఏతే ఏతే పశవ పశవ ఆలభ్యంతే లభ్యంత ఉద ఉదేవ ఇవ గ్రామ్యా గ్రామ్యా ఉద ఉదేవ ఇవారణ్యా ఆరణ్యాయత్ యక్వరయ శక్వరయ పృష్టం పృష్టం భవంతి భవంత్యశ్వస్య అశ్వస్తి సర్వత్రాయ సర్వత్రాయ పార్థురశ్వం సర్వత్రాయేతి సర్వత్రాయ పార్థురశ్వం బ్రహ్మసామం పార్థురశ్వమిది పార్థోరశ్వం బ్రహ్మసామం భవతి బ్రహ్మసామమిది బ్రహ్మసామం భవతి అశ్వినా అశ్వినా వై వా అశ్వ అశ్వయత యత ఈశ్వర ఈశ్వరో వై వా అశ్వ అశ్వయత అయతో ప్రతిష్ఠిత అప్రతిష్ఠిత పరాం అప్రతిష్ఠిత ప్రతిష్ఠిత పరాం పరావతం పరావతం గందో పరావతమిది పరావతం గందోర్యర్థరశ్వం పార్థరశ్వం బ్రహ్మధామం పార్థరశ్వమిది పార్థోరశ్వం బ్రహ్మధామం భవతి బ్రహ్మధామమిది బ్రహ్మధామం భవత్యశ్వస్య అశ్వస్యై యత్ై ధృత్యై ధృత్యై సంకృతి సంకృత్యక్షావాకసామం సంకృతి సంకృతి అచ్చావాకసామం భవతి అచ్చావాకసామమిత్యక్షావాకసామం భవత్యుత్సన్నయజ్ఞ ఉత్సన్నయజ్ఞో వై ఉత్సన్నయజ్ఞుత్సన్నయజ్ఞ వా ఏష ఏష యద్ యశ్వమేధ అశ్వమేధ కశ్వమేధ ఇత్యశ్వమేధ కర్తృత్తద్వయేన వేదేతి ఇత్యాహు ఆహుర్యతి సర్వ సర్వో వా క్రియతే క్రియతేన వా సర్వ సర్వతి యత్సంగతి సంగత్యక్షావాగసామం సంగతి సంగతి అక్షావాగసామం భవతి అక్షావాగసామమిత్యక్షావాగసామం భవత్యశ్వస్య అశ్వస్య సర్వత్వాయ సర్వత్వాయ పర్యాప్తి సర్వత్వాయేతి సర్వత్వాయ పర్యాప్త్యానందరాయాయ పర్యాప్త్యాయి పరీయాప్తి అనందరాయాయ సర్వస్తోమ అనందరాజాయేర్భినంద ఆయాయ సర్వస్తోమోదిరాత్ర సర్వస్తోమైతి సర్వస్తోమ అతిరాత్ర ఉత్తమం అతిరాత్రీ రాత్ర ఉత్తమమహ ఉత్తమమిత్యుత్తమం అహర్భవతి భవతి సర్వస్య సర్వస్యాప్త్యై ఆప్త్యై సర్వస్య సర్వస్య దిత్యై దిత్యై సర్వం సర్వమేవ ఏవతేన తేనాప్నోతి ఆప్నోతి సర్వం సర్వం జయతి జయతీతి జయతి ఓ పంచమకాండే చతుర్థ ప్రశ్న సమాప్తః.